చల్లేస్తా నీ నల్ల రేగడి పండిస్తా. కళ్ళు చెదిరిపోయేలా నీ కళ్ళం మొత్తం నింపేస్తా. చక్క చక్క చక్క నీ భూమి టంక్ చల్లున్నా. కచక చక్క చదున్నేస్తా టంక్ చల్లున్నా. హై ఒక్కసారి సాగు చేస్తే టంక్ చల్లున్నా. ఇంకా వదిలయ్యవు నా దోస్తి టంక్ చల్లున్నా. టన్నా టంక్ చల్లో టన్నా టంక్ చల్లో టన్నా టంక్ చల్లున్నా. చల్లో